జప హోమ విధానముతో పరదేవతను పూజించినచో నీవు సర్వసమర్థుడవై సీతాదేవిని పొందగలవు. పూర్వ మీ వ్రతమును విష్ణువు, శివుడు, బ్రహ్మ, దేవేంద్రుడు చేసి తమ తమ కోరికలను తీర్చుకొని సుఖపడిరి. నీవు కూడా శుభప్రదమైన ఈ వ్రతమును చేసి సుఖపడుమని బోధించెను. విశ్వామిత్రుడు, భృగు మహర్షి, వశిష్ఠ కశ్యపులు అపహరింపబడిన తమ భార్య కొరకు బృహస్పతి ఈ విధంగా ఎందరో దేవీవ్రతం చేసి సుఖపడ్డారు. నీవు కూడా ఈ వ్రతమును చేసినచో తప్పక శత్రువుని జయించి సుఖపడగలవని చెప్పెను. మరియు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రుడు, సూర్యచంద్రులు, భూమి, పర్వతాలు లేనప్పుడు పరిపూర్ణ ప్రకృతి స్వరూపమైన ఆ దేవి పరమ పురుషునితో కూడి విహరిస్తుంది. సగుణ మూర్తి అయి మూడు లోకాలను నిర్మిస్తుంది. ఆమెను తెలిసికొనినవాడు సంసార బంధము నుండి విముక్తుడవుతాడు అని నారదుడు చెప్పెను. నారదుడు చెప్పినట్లు శ్రీరాముడు వ్రతమును చేయగా అష్టమి నాడు అర్ధరాత్రి దేవి సింహవాహనముపై నుండి దర్శనమిచ్చెను. మరియు ఆ శక్తితో కూడిన వానరులు నీకు సహాయ చేసెదరు. నీవు భార్యాసమేతుడవై రాజ్యము నేలగలవు. తప్పక శత్రు సంహారము చేయగలవని పలికెను. శ్రీరాముడు దేవి చెప్పిన విధముగా వానర సైన్య సహాయముతో రావణ సంహారమునర్చి భార్యాసమేతుడై చిరకాలము రాజ్యమేలెను. చతుర్థ స్కంధము. జనమేజయుని సంశయములు. జనమేజయుడు వ్యాస మహర్షిని ఇట్లు ప్రశ్నించెను. వసుదేవుడు పూజనీయుడు గదా, అట్టివాణిని కంసుడు కారాగారమందేలా నిర్బంధించెను. దేవకీ వసుదేవుల ఆరుగురు కుమారులేలా చంపబడిరి. శ్రీహరి చెరసాల ఎందట్లా అవతరించెను. తల్లి గర్భమందుడగనే భగవంతుడు తల్లిదండ్రులను చెర నుండి ఏల విడిపింపలేదు. కంసుడు చంపిన ఆ ఆరుగురు పిల్లలు ఎవరు? కంసుడు కొట్టగా ఆకాశమున అష్టభుజయై కనపడిన బాలిక ఎవరు? కృష్ణుడనర్చిన పనులను అతని దేహత్యాగము వాసుదేవుని చరిత్రమునంతయును నాకు చెప్పవేడుచున్నాను. నరనారాయణులు కృష్ణార్జునులుగా ఎట్లు పుట్టిరి? సంబరాసురుడు ప్రద్యుమ్నుని ఏల అపహరించెను? శ్రీకృష్ణుడు భయముతో మధురారాజ్యమును విడిచి ద్వారకా ఎలా వెళ్ళెను? మహాత్ములైన భీష్మద్రోణులను కృష్ణుడేల చంపించెను? ధర్మాత్ములైన పాండవులేల దుఃఖమును అనుభవించిరి? ద్రౌపది ఎందులకు కష్టపడవలసి వచ్చెను? పాండవులు భీష్మద్రోణులను మోసముతో నేల చంపిరి? నా తండ్రి మునిమెడలో చచ్చిన పామును వేసినాడని వింటిని. ఇది ఆశ్చర్యకరముగా నున్నది. ఈ సందేహములన్నిటికినీ సమాధానములు చెప్పి శాంతిని ప్రసాదింపుము అని జనమేజయుని ప్రశ్నలకు వ్యాసుడు రీతిగా సమాధానములు చెప్పెను. కర్మ ప్రభావము. అదితి కశ్యపులు దేవకీ వసుదేవులుగా జన్మించుటకు కారణము. రాజా, కర్మగతి మిక్కిలి తెలియ సఖ్యముగానిది. ఈ లోకములు త్రిగుణముల మేళనముచే పుట్టుచుండును. జగత్తంతయు కర్మ వలననే పుట్టుచున్నది. ప్రపంచమంతయు శుభము, అశుభము, మిశ్రము అను మూడు విధములగు కర్మలచే వ్యాప్తమై ఉన్నది. కర్మ వలననే రుద్రుడు కపాలమును ధరించుచున్నాడు. ఈ కర్మకు మొదలు లేదు. ఈ ప్రపంచము శాశ్వతముగా తోచుచుండును. మాయ అన్నిటికీ కారణమై ఉన్నది. విష్ణువు కూడా తన ఇష్ట ప్రకారము అవతరించుటలేదు. బ్రహ్మాది దేవతలు కూడా తమ తమ కర్మలను బట్టి కష్టసుఖములననుభవించుచుండును. రాజా, యదువంశమున అవతరించిన శ్రీకృష్ణుని దివ్య శుభగాథలను వివరించెదను, వినుము. కశ్యపునంశమున జన్మించిన వసుదేవుడు గోవుల రక్షించుచుండెను. అతనికి ఇద్దరు భార్యలు, వారే దేవకీ రోహిణులు. పూర్వము కశ్యప మహర్షి యాగము కొరకు వరుణుని ఆవు నపహరించెను. ఎంత వేడినను కశ్యపుడు ఆవుని ఈయలేదు. వరుణుడు బ్రహ్మ వద్ద విషయము చెప్పగా బ్రహ్మ వానిని పిలిపించి వరుణుని ఆవు నిమ్మెనెను. అప్పుడు కూడా అతడు ఆవును విడువకపోవుటచే బ్రహ్మ వానిని భూలోకమున జన్మింపుమని శపించెను. నీ భార్యలు కూడా మానవ స్త్రీలగుదురు. నీవు గోపాలక వృత్తితో జీవింపుమనెను. ఇట్లేదితి ఏడుగురు కుమారులు నీకు పుట్టగనే మరణింతురని అదితిని శపించినది. ఇట్లు దితి కశ్యపులు దేవకీ వసుదేవులుగా జన్మించిరి. ఈ కథ విని జనమేజయుడు జీవుడు సంసార బంధము నుండి ఎట్లు విముక్తుడగునో తెలుపుమని అడుగగా వ్యాసుడు ఇట్లు చెప్పనారంభించెను. మాయాశక్తి ప్రభావము. రాజా, భూమండలమునంతను దానము చేసిన బలి చక్రవర్తి నిజముగా గెలుపొందినవాడు. హరి బలిని వంచించుటకు వామనుడయ్యెను. పిమ్మట శ్రీహరి బలికి ద్వారపాలకుడయ్యెను. కనుక సత్యము ధర్మమే దైవము. ఎల్లకాలము సత్యమును పాటించుట కష్టసాధ్యము. మహామాయ త్రిగుణాత్మకమైనది. ఎంతటి వానికిని ఇది దాటసక్యము కానిది. ఈ ప్రపంచము మాయచేతనే సృష్టింపబడుచున్నది. ఇది త్రిగుణముల సమ్మేళనము వంచవకును సత్యపరిపాలన మెట్లు సాధ్యపడును. ఈ విశ్వము మిశ్రిత గుణములతో జన్మించినది. ఇది సనాతనము. వైఖానసాది మునులు మాయాతీతులు వారే సత్యధర్మమునకు దృష్టాంతముగా చెప్పదగినవారు. త్రిగుణములు విడివిడిగా నుండవు, ఎల్లప్పుడూ కలిసియే యుండును. నిర్మలము సుస్థిరమునైన పరమధర్మమందు ఎవని బుద్ధియు నిలువదు. మహారాజా, బలవత్తరములైన ఇంద్రియములు మానవుని మాయామోహితుని చేయుచున్నవి. మనస్సు ఇంద్రియములలో తగుల్కొని విడివడజాలకున్నది. ఈ మనస్సు వలన అనేక విధములైన భావములు కలుగుచున్నవి. మాయకు వశుడు కానివాడు లేడు. మానవుడు విషయభోగములను కాంక్షించి అసత్యమాడును. ఆ భోగములు దక్కనప్పుడు వంచనకు పాల్పడును. దానిచే పాపములు సంభవించును. కామ క్రోధ లోభములు బలవత్తర శత్రువులు. ఈ శత్రువులకు బానిసలై వివేకమును కోల్పోవుచున్నారు. నరనారాయణుల తపః ప్రభావము. పూర్వము బ్రహ్మ హృదయము నుండి ధర్ముడను కుమారుడు జన్మించెను. అతడు సత్యసంధుడు వేద నిరతుడును. అతడు దక్షుని కుమార్తెలను 10 మందిని వరించెను. వారికి పుత్రులు కలిగిరి. వారి పేర్లు హరి, కృష్ణుడు, నరుడు, నారాయణుడు అని హరికృష్ణులు యోగనిరతులైరి. నరనారాయణులు హిమాలయము వద్ద బదరీకాశ్రమమున తపస్సు చేసిరి.